వాతావరణం పుస్తకం 12వ భాగం. 1895లో కార్ల్ లిండే అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఈ సమస్యని చేపట్టాడు. పెద్ద మొత్తాల్లో తక్కువ వ్యయంతో గాలి ద్రవాన్ని ఎలా తయారు చేయాలో కనిపెట్టాడు. వాయు రూపంలో ఉన్న గాలి కన్నా ద్రవ్య రూపంలో ఉన్న గాలి సాంద్రత చాలా ఎక్కువ. అంటే ఒక గాలం వాయు రూపం గాలిలో కన్నా ఒక గాలం ద్రవ్య రూపం గాలిలో చాలా ఎక్కువ. నానా రకాల అణువులు ఉంటాయి. రసాయనిక శాస్త్రవేత్తలు ద్రవ్య గాలి నుండి పెద్ద మొత్తంలో శుద్ధ ఆక్సిజన్ని, శుద్ధ నైట్రోజన్ని, తగు మొత్తంలో ప్రశస్త వాయువులని, అత్యంత అరుదైన జీయాన్ని కూడా ఉత్పత్తి చేయగలిగారు. 1800 చివరికల్లా గాలి అంతరంగ రచన ఇంచుమించు పూర్తిగా తెలిసిపోయింది. అయినా నింగినిచ్చినని ఎక్కాలన్న ఆశ శాస్త్రవేత్తల్లో ఇంకా చావలేదు. 6 మైళ్ళకు మించిన ఎత్తుకి మనిషి ఎక్కలేదు. అంతకన్నా ఎత్తుకి మనుషులు లేని బుడగలే ఎగరగలిగాయి. కానీ మరీ ఎత్తుకు వెళితే గాలి బాగా పల్చన అయిపోతుంది. మరి శ్వాస తీసుకునేది ఎలా? మరి తెరిచిన బుట్టలో ప్రయాణించడానికి బదులు లోపల మామూలు సాంద్రత వద్ద గాలి ఉన్న మూసిన మందిరంలో నిల్చుని ప్రయాణించవచ్చు కదా. చివరికి సరిగ్గా అదే చేశారు. ఆగస్ట్ పికార్డ్ అనే స్విస్ శాస్త్రవేత్త ఓ కొత్త రకం పెద్ద పెద్ద బుడగలు తయారు చేశాడు. వీటిలో అల్యూమినియంతో చేసిన మందిరాలు ఉంటాయి. అందులో కూర్చుని ఇతగాడు 1931లో ఇంచుమించు 11 మైళ్ళు ఎత్తుకి ఎగిరాడు. బుడగని పైకి ఎత్తడానికి హీలియం వాయువు వాడాడు. హైడ్రోజన్ అంత తేలికైన వాయువు కాదు హీలియం. కానీ హైడ్రోజన్లా అది మండదు, పేలదు, కాబట్టి మరింత శ్రేయస్కరమైనది. తదనంతరం పట్టుబట్టతో బదులు ప్లాస్టిక్తో బుడగలు చేయసాగారు. వాటిలో ఎక్కి మనుషులు 20 మైళ్ళ ఎత్తు వరకు ప్రయాణించసాగారు. నిర్మానుష్య బుడగలు 30 మైళ్ళ ఎత్తు వరకు ఎగరగలిగాయి. ఇంకా ఎత్తులకు ఎదిగిన బుడగలు స్ట్రాటోస్పియర్లో పైపైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత స్థిరంగా లేదని తెలిపాయి. నిజానికి ఉష్ణోగ్రత పెరగసాగింది. 30 మైళ్ళ ఎత్తు వద్ద స్ట్రాటోస్పియర్ అంతమైపోతుంది. ఆపై ఉన్నది ఉపరి వాతావరణం. 20 మైళ్ళ ఎత్తుకి పైన ఉన్న వాతావరణం బరువు మొత్తం వాతావరణం బరువులో 2% మాత్రమే. కానీ అంత పలచని పొరలో కూడా ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. ఉదాహరణకి రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే పరిపాటిగా తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి చిన్న పదార్థపు శకలాలు. అంతరిక్షంలో ఎగురుతూ వచ్చి భూమిని ఢీకొంటాయి. అవి ఉపరి వాతావరణంలోంచి బాణాల్లో దూసుకొస్తున్నప్పుడు వాటికి చుట్టూ ఉన్న గాలికి మధ్య తీవ్రమైన రాపిడి జరుగుతుంది. ఆ రాపిడి వల్ల ఆ వస్తువుల్లోని గతిశక్తి ఉష్ణంగా మారి ఆ వేడికి వస్తువు మండి మసైపోతుంది. అక్కడ గాలి పల్చనే కావచ్చు, కానీ ఆ కాస్త గాలి చాలు ఉల్కలని మసి చేయటానికి. అప్పుడు పుట్టే తేజం 60-80 మైళ్ళ ఎత్తు వద్ద కూడా కనిపిస్తుంది. ఇకపోతే సూర్యుడి నుండి ప్రచండ పరమాణువుల కన్నా చిన్న కణాలు దూసుకొస్తూ ఉంటాయి. ఈ కణాల ధారలనే సౌర పవనాలు అంటారు. ఈ కణాలకి విద్యుదావేశంతో పాటు గొప్ప శక్తి కూడా ఉంటుంది. ఇవి సూర్యుడి నుండి అన్ని దిశలలోనూ దూసుకుపోతాయి. కొన్ని భూమిని కూడా ఢీకొంటాయి. ఆ తాకిడిలో భూమి ఉపరి వాతావరణంలోకి చొచ్చుకు వచ్చి అక్కడి అణువులని పరమాణువులని విచ్ఛిన్నం చేస్తాయి.